ఆభరణ కింకిణులు కల్లు కల్లు మన కర కంకణములు గలగలలాడగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగ ఆడవే మయూరి నటన మాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి అదియమునా సుందర తీరము అది రమణీయ బృందావనము అది విరిసిన పున్నమి వెన్నెల అది వీచిన తెమ్మెరవుయెల అది చల్లని సైకత వేదిక అట సాగెను విరహిణి రాధిక అధిరాధ మనసులో మాధవుడు దిన రసమయ మురళి గీతిక ఆడవే మయూరి నటన మాడవే మయూరి నా పలుకుల కెన్నయగు కులుకు చూపి నా కవితకు సరియగు నటన చూపి ఇక ఆడవే మయూరి నటన మాడవే మయూరి హాల నేత్ర సంప్రభవ జ్వాలలు ప్రసవ చరుని దహించగా పతిని కోలుపడి రతీదేవి దుఃఖితమతి రోదించగా హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథ గణము కనిపించగా ప్రమదనాథకర పంకజ భాంకృత డమరుధ్వని వినిపించగా సంకలిత భయంకర జలధరార్భటుల చలిత దిక్కటుల జగిత దిక్కరుల వికృత ఘీంకృతుల సహస్రఫణ సంచలిత పూకృతుల కనులలోన కనుపమలలోన అధరమ్ములోన వదనమ్ములోన కళసీమలోన కటిసీమలోన కరయుగములోన పదయుగములోన ఈతనువులోని అణువణువులోన అనంత విధముల అభినయించి కాడవే